కొలి చూపు చెలి రాసిన శుభలేఖ తొలి చూపు చెలి రాసిన శుభలేఖ పలుకేలేనిది ప్రియ భాష పలుకేలేనిది ప్రియ భాష తొలి చూపు చెలి రాసిన శుభలేఖ తొలి చూపు చెలి రాసిన శుభలేఖ చెలి సంకితం చెలి నీడ నా జీవితం ఆరారు కాలాలకి ఇది కామితం చెలి రాసిన శుభలేఖ నజరూ